గ్రామ పూర్వ తాపిని ఉపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం విషయ సూచిక ఉపనిషత్ పరిచయ శ్లోకము 1వ అధ్యాయము రాముని నామరూపముల విశిష్టత 1.1 రామనామ ఖ్యాతి 1.2 రామనామ సార్థకము 1.3 దేవతలకు కల్పిత రూపములు 1.4 రామ మంత్ర మహిమ 2వ అధ్యాయము రామ బీజము 2.1 రామ బీజము యందే జగత్తు స్థితి కలిగియున్నది 3వ అధ్యాయము రామునితో ఐక్యము 3.1 రామ ఐక్య సత్సంకల్పం 4వ అధ్యాయము రామ మంత్రయంత్రములు 4.1 రామ మంత్రము 4.2 రామ మంత్ర న్యాసము 4.3 రామస్తుతి 4.4 సీత అపహరణ 4.5 వాలి సంహారం 4.6 రావణ సంహారం 4.7 రామ పట్టాభిషేకము 4.8 రామయంత్రము 4.9 బీజాక్షరముల సంయుత రామ మంత్రము 4.10 రామయంత్ర మహిమ 5వ అధ్యాయము రామయంత్ర పూజ 5.1 రామయంత్రమునకు పూజా విధి 5.2 ఫలశ్రుతి 5.3 ఈ ఉపనిషత్తు నిశ్చయ మంత్రము రామ పూర్వ తాపిని ఉపనిషత్ సారాంశ పుష్పం శ్రీరామతాపని అర్థం భక్తధ్యేకలెవరం వికలెవర్ కేవల్యం శ్రీరామ బ్రహ్మ మేఘత్యః ఉపనిషత్ పరిచయ శ్లోకము శ్రీరామ తాపనీయ అర్థం భక్తధ్యేయ కలెవరం శ్రీరామ తాపిని ఉపనిషత్తు యొక్క అర్థము భక్తులకు ధ్యేయమూర్తి ధ్యాన లక్ష్యము వికలేవర కైవల్యం శ్రీరామ బ్రహ్మ మేఘత్యః మూర్తిరహితము నిర్వయవము కైవల్యము అయిన శ్రీరామ బ్రహ్మమే నాకు గతి 1వ అధ్యాయము రాముని నామరూపముల విశిష్టత ఓం చిన్మయస్మిన్ మహావిష్ణౌ జాతే దశరథే హరౌ రఘోః కులేఖిలం రాతి రాజతే యో మహిస్థితః 1 స రామ ఇతి లోకేషు విద్వద్భ్యః ప్రకటికృతః రాక్షసాయేన మరణం యాంతి స్వోద్రేకతోథవా 2 రామనామ భూవి ఖ్యాతమభిరామేణ వా పునః రాక్షసాన్వరత్యరూపేణ రాహుర్మనసిజం యథా 3 ప్రభాహీనాంస్తథా కృత్వా 1.1 రామనామ ఖ్యాతి ఓం చిన్మయే అస్మిన్ మహావిష్ణౌ జాతే దాశరథే హరౌ రఘోః కులే అఖిలం రాతి రాజతే యో మహీస్థితః చిన్మయుడైన మహావిష్ణువగు హరియే దశరథ పుత్రుడుగా రఘుకులము యందు జన్మించి భూమి మీద ఉన్నవారికి అఖిలము ప్రసాదించి ప్రకాశించుటచే సరామ ఇతి లోకేషు విద్వద్భ్యః ప్రకటీకృతః అతడు రాముడు అని లోకమునందు విద్వాంసులచే ప్రకటించబడినాడు కీర్తించబడినాడు రాక్షసాయేన మరణం యాంతి స్వ ఉద్రేకతో అథవా రామనామ భూవీ ఖ్యాతం అభిరామేణ వాపునః మరియొక విధముగా చెప్పినచో ఎవని స్వీయ పరాక్రమము చేత రాక్షసులు మరణము పొందుదురో అతడు రాముడు అభిరామము చేత ప్రతి జీవుని మనస్సును రంజింపచేయుటచేత భూవియందు రామాను నామముతో ఖ్యాతి పొందినవాడు లేదా మరలా రాక్షసాత్మత్యరూపేణ రాహుంహ మనసిజం యథా ప్రభావహీనాంసు తథా కృత్వా మత్యరూపమున ఉన్న రాక్షసులను ఏ విధంగా మనో సంజాతుడైన చంద్రుడిని రాహువు ప్రభావ విహీనుడిని చేసినట్లు ఆ విధంగా చేయుట చేత రాముడు అని ప్రసిద్ధి చెందెను రాజార్హాణాం మహీభూతాం ధర్మమార్గం చరిత్రేణ జ్ఞానమార్గం చ నామతః 4 తథా ధ్యానేన వైరాగ్యమైశ్వర్యం స్వస్య పూజనాత్ తథా రాత్యస్య రామాఖ్యా భువి స్యాదథ తత్వతః 5 రమంతే యోగినోనంతే నిత్యానందే చిదాత్మని ఇతి రామపదేన సౌ పరం బ్రహ్మాభిధీయతే 6 1.2 రామనామ సార్థకము రాజ్య అర్హాణం మహీభూతాం ధర్మ మార్గం చరిత్రేణ జ్ఞానమార్గం చ నామతః తథా ధ్యానేన వైరాగ్యం ఐశ్వర్యం స్వస్య పూజనాత్ తథా రాతి అస్య రామ ఆఖ్యా భువి స్యాత్ అథ త్వతః రాజ్య అర్హత కలిగిన మహీపతులను తన చరిత్ర ప్యూరిటీ ఇన్ క్యారెక్టర్ చేత ధర్మ మార్గం మరియు నామము చేత జ్ఞానమార్గం చూపినందున అట్లే తనపై ధ్యానము చేత వైరాగ్యమును తన యొక్క పూజనము చేత ఐశ్వర్యమును ఆ విధముగా ఇచ్చుటచే రాముడు అని భువి యందు ఖ్యాతి చెందెను అని తత్వవేత్తలు చెప్పుదురు. రమంతే యోగినో అనంతే నిత్య ఆనందే చిత్ ఆత్మని ఇతి రామపదేన అసౌ పరం బ్రహ్మ అభిధీయతే అనంతమైన నిత్య ఆనందమైన చిత్ ఆత్మ యందు యోగులు రమించుట చేత ఈ రామ అను పదముతోనే పరబ్రహ్మ ప్రకటింపబడుచున్నాడు. చిన్మయస్యాద్వితీయస్య నిష్కలస్య శరీరిణ ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా. 7. రూపస్థానాం దేవతానాం పుంస్త్యంగాస్త్రాది కల్పన. ద్విత్తత్వారిష్టష్టానాం దశ ద్వాదశ షోడశ. 8. అష్టాదశామి కథితా హస్తాః శంఖాదిభిర్యుత సహస్రాంతాస్తథా తాసాం వర్ణవాహన కల్పన. 9. శక్తిసేనా కల్పన చ బ్రహ్మణ్యేవం హి పంచధ కల్పితస్య శరీరస్య తస్య సేనాది కల్పన. 10. 1.3 దేవతలకు కల్పిత రూపములు. చిన్మయస్య అద్వితీయస్య నిష్కలస్య అశరీరణః పరబ్రహ్మ చిన్మయుడు అద్వితీయుడు నిష్కలుడు అశరీరి అయున్నాడు. ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన ఉపాసకుల కార్యార్థమై బ్రహ్మమునకు రామునిగా రూపము కల్పింపబడెను. రూపస్థానం దేవతానం పుంస్త్రీ అంగాస్త్రాది కల్పన. ఆ రూపస్థానమున దేవతలకు పురుష స్త్రీ అంగాస్త్రాదులు కల్పింపబడెను. ద్విచత్వారి షట్ అష్టానాం దశ ద్వాదశ షోడశ 2, 4, 6, 8, 10, 12, 16 మరియు అష్టాదశమి కథితా హస్తాః శంఖాదిభ్యః యుతాః 18 చేతులు ఉన్నట్లు శంఖము చక్రము మొదలగునవి ధరించినట్లు కల్పించి చెప్పబడెను. సహస్ర అంతాః తథా తాసాం వర్ణవాహన కల్పన. సహస్రాది విధములుగా ఆ దేవతలకు వర్ణములు వాహనములు కల్పించబడెను. శక్తి సేనా కల్పన చ బ్రహ్మణ్య ఏవం హి పంచధావారికి శక్తులు సేనలు కల్పించబడెను మరియు బ్రహ్మమునందు పంచవిధ మూర్తులు విష్ణు శివ దుర్గా సూర్య గణపతి. కల్పితస్య శరీరస్య తస్య సేనాది కల్పన కల్పితము యొక్క శరీరమునకు తగినట్లు వారి యొక్క సేనలు మొదలగునవి కల్పించబడెను. బ్రహ్మాదీనాం వాచకోయం మంత్రోన్వర్థాది సంజ్ఞక జప్తవ్యో మంత్రిణ నైవం వినా దేవః ప్రసిదతి. 11. క్రియాకర్మే జకర్తరుణామర్థం మంత్రో వదత్యథ మననాంత్రాణనాన్ను మంత్ర సర్వవాచ్యస్య వాచకః. 12. శోభయస్యాస్య దేవస్య విగ్రహో యంత్రకల్పన వినా యంత్రేణ చేత్పూజా దేవతా న ప్రసిదతి. 13. ఇతి రామపూర్వతాపినిపనిషది ప్రథమోపనిషత్ 1.4 రామ మంత్ర మహిమ. బ్రహ్మాదీనాం వాచకో అయం మంత్రో అన్వర్థాది సంజ్ఞికః బ్రహ్మాది దేవతలకు వాచకము ఈ రామ మంత్రము. ఇది తగినట్లుగా అర్థమును అన్వయము చేసినచో సంజ్ఞికము గాయత్రీ మంత్రము అగును. జప్తవ్యో మంత్రిణ నయేవం వినా దేవః ప్రసిదతి మంత్ర అర్థములు బాగుగా తెలిసిన గురువు దగ్గర దీక్ష పొంది జపించవలెను లేనిచో మంత్ర దేవత ప్రసన్నము కాదు. క్రియాకర్మ ఇజ్య కర్తృణం అర్థం మంత్రో వదతి యథ క్రియ కర్మ యజ్ఞ సహితముగా నిర్వహణ చేయు కర్తకు అర్థము లక్ష్యార్థము ఈ మంత్రము చెప్పును. మననాత్ త్రాణనాత్ మంత్ర సర్వవాచ్యస్య వాచకః మననముచేత తరింపచేయునది మంత్రము సర్వవాచ్యమునకు చెప్పదగిన సర్వమునకు వాచకము మంత్రము. సో అభయస్య అస్య దేవస్య విగ్రహో యంత్రకల్పన అతడు రాముడు అభయమునొసగుటకు ఆ దేవత యొక్క విగ్రహము మరియు యంత్రము కల్పించబడినది. వినా యంత్రేణ చేత్ పూజా దేవత న ప్రసిదతి యంత్రము లేకుండా పూజించినచో దేవతలు ప్రసన్నత చెందరు. 2. రామ బీజము స్వర్భో జ్యోతిర్మయోనంతరుపి స్వేనేవ భాసతే జీవత్వేన సమో యస్య సృష్టిస్థితలేస్య చ. 1. కారణత్వేన చిచ్ఛత్యా రజసత్వతమోగుణాయ్ యథైవ వటబిజస్థః ప్రాకృతశ్చ మహాంద్రుమః. 2. తథైవ రామబిజస్థం జగదే తచ్చరాచరం రేఫారుఢా మూర్తయః స్యుః శక్తయస్తిస్ర ఏవ చేతి. 3. ఇతి రామతాపినియోనిషది ద్వితీయోపనిషత్. 2.1 రామ బీజము యందే జగత్తు స్థితి కలిగియున్నది స్వర్భోహ జ్యోతిర్మయో అనంతరూపీ స్వయేన ఏవ భాసతే స్వయంభువు. జ్యోతిర్మయుడు అనంతరూపీ స్వయముగనే ప్రకాశకుడు. దైవత్వేన సమో యస్య సృష్టి స్థితి లయస్య చ దైవత్వము చేత సముడు సృష్టి స్థితి లయములు చేయువాడు. మలియు కారణత్వేన చిత్ శక్త్య రజః సత్వ తమో గుణేహ కారణత్వము చేత చిత్ శక్తి చేత సత్వ రజో తమో గుణములేనవాడు. యథా ఏవ వట బీజస్థః ప్రాకృతః చ మహాన్ ద్రుమః. ఏ విధముగా వట బీజమునందు ప్రాకృతమైన మహావృక్షము స్థితి కలిగియున్నదో తథా ఏవ రామ బీజస్థం జగత్ ఏతత్ చరా అచరం. అదే విధముగా రామ బీజమునందు ఈ చర అచర జగత్తు అంతా స్థితి కలిగియున్నది. రేఫ రూప ఆరుఢ మూర్తయః స్యోహ శక్తయః త్రిస్ర ఏవ చ ఏతి రకారము. యందు మూడు శక్తి స్వరూపములు మూర్తి భవించి చేరినవి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి. మూడవ అధ్యాయము రామునితో ఐక్యము. సీతారామో తన్మయవత్ర పూజ్యౌ జాతాన్యాభ్యాం భువనాని ద్విసప్త స్థితాని చ ప్రహితాన్యేవ తేషు తతో రామో మానవో మాయాధాత్. ఒకటి జగత్ ప్రాణాయాత్మనే స్మై నమః స్యా నమస్త్వైక్యం ప్రవదేత్ ప్రాగుణేనితి. రెండు ఇతి రామతాపినిపనిషది తృతీయోపనిషత్. మూడు 3.1 రామ ఐక్య సత్సంకల్పం. సీతారామో తన్మయ అవత్ర పూజ్యో సీతారాములు తత్ సచ్చిత్ ఆనంద స్వరూపులు రక్షకులు పూజనీయులు. జాతాన్యాభ్యాం భువనాని ద్విసప్త స్థితాని చ ప్రహాణి ఏషు తేషు. ఆయా లోకములన్నీ వారి యందే స్థితి కలిగియుండి మయ్యూ లయముగుచున్నవి. 14.14 లోకములు వారి నుండియే జనించును. 7 ఊర్ధ్వ లోకములు భూ భువ సువ స్వ మహ జన తప సత్య. 7 అధో లోకములు అతల వితల సుతల రసాతల మహాతల పాతాల నరక. తతో రామో మానవో మాయ అధాత్. అటువంటి రాముడు స్వకీయ మాయచేత మానవుడై ఉన్నాడు. జగత్ ప్రాణయ ఆత్మనే అస్మై నమః స్యాత్. జగత్తుకు ప్రాణము మయ్యు ఆత్మస్వరూపుడు అయి ఉన్న రామునకు నమస్కరించి నమస్త్వ ఐక్యం ప్రవదేత్ ప్రాగ్గుణేన ఏతి నమస్కరింపదగిన గుణాతీతుడైన రామునితో ఐక్య భావనతో నేనే రాముడిని అని సత్సంకల్పం చేయవలెను. 4 అధ్యాయము గ్రామమంత్రయంత్రములు. జీవవాచి నమో నామచాత్మారామేతి గీయతే తదాత్మికాయా చతుర్థీ తథా మాయేతి గీయతే. 1 మంత్రోయం వాచకో రామో రామో వాచ్యః స్యాద్యోగేతయోః ఫలతశ్చేవ సర్వేషాం సాధకానాం న సంశయః. 2 యథా నామీ వాచకేన నామ్నా యోభిముఖో భవేత్ తథా బీజాత్మకో మంత్రో మంత్రిణోభిముఖో భవేత్. 3.4.1 రామ మంత్రము. జీవవాచి నమో నామ చ ఆత్మా రామ ఇతి గీయతే. నమో పదము జీవవాచకము మయ్యు రామ ఆత్మాని వేదములో గానము చేయబడుచున్నది. తత్ ఆత్మికాయా చతుర్థీ తథా మాయ ఇతి గీయతే దాని ప్రాకృతికము స్వాభావికము చతుర్థీ విభక్తితో ఆయ కలసి మాయా అని కీర్తింపబడుచున్నది. మంత్రో అయం వాచకో రామో వాచ్య స్యాత్ యోగా ఏతయోహ నమో రామాయ ధను. ఈ మంత్రము వాచకము రాముడు వాచ్యము వీటి వాచక వాచ్య సంయోగముచే ఫలదః చైవ సర్వేషాం సాధకానాం న సంశయః. సాధకులకు అన్ని ఫలములు లభించును సంశయము లేదు. యథా నామీ వాచకేన నాన్నో యో అభిముఖో భవేత్. ఏ విధముగా నామీ పేరు కలిగినవాడు అయిన ఒకడు ఆ నామము పిలవటము చేత అభిముఖుడు అగునో పిలిచిన వైపుకు తిరుగునో తథా బీజ ఆత్మకో మంత్రో మంత్రినో అభిముఖో భవేత్. అదే విధముగా బీజాత్మక రామ మంత్ర ఉచ్చారణతో ఆ మంత్రస్వరూపుడైన దేవత రాముడు అభిముఖుడు అగును. బీజశక్తిం న్యసే దక్షవామయో స్తనయోరపి కీలో మధ్యే వినా భావ్యః స్వవాంఛా వినియోగవాన్. 4 సర్వేషామేవ మంత్రాణామేష సాధారణః క్రమః అత్ర రామోనంతరుపస్తేజస వహ్నినా సమః. 5 సత్వనుష్ణగు విశ్వశ్చేదగ్నిశోమాత్మకం జగత్ ఉత్పన్నః సీతయా భాతి చంద్రశ్చంద్రికయా యథా. 6 4.2 రామమంత్ర న్యాసము. బీజశక్తిం న్యసేత్ దక్షవామయోః స్తనయోః అపి బీజశక్తులను కుడి ఎడమ స్థనములయందు హృదయముకు 2 ప్రక్కల న్యాసము చేయవలెను. కీలో మధ్యే వినాభావ్యః స్వవాంఛా వినియోగవాన్ హృదయ మధ్యమున మంత్ర కీలకము వాంఛారహితుడై వినియోగించవలెను. సర్వేషాం ఏవ మంత్రాణాం ఏష సాధారణః క్రమః. అన్ని మంత్రములకు సాధారణముగా ఇదే విధమైన క్రమము ఉండును. ప్రతి మంత్రమునకు బీజము కీలకము ఋషి దేవత షట్ అంగ న్యాసములు ఉండును. అత్ర రామో అనంతరూపః తేజస వహ్నినా సమః. ఇక్కడ రాముడు అనంతరూప తేజసుడు అగ్నితో సమానుడు. సత్వ అనుష్ణగు విశ్వశ్చేత్ అగ్నిశోమాత్మకం జగత్ సత్వరూపముగా చల్లని కిరణములు కలిగిన చంద్రుని వలె ఉన్న రాముడు సీతతో కలిసి అగ్ని సోమాత్మకమయ జగత్తుగా ప్రకటితమైనాడు. ఉత్పన్న సీతయా భాతి చంద్రః చంద్రికయా యథా చంద్రుడు చంద్రికలతో వెన్నెలతో భాసించునట్లు రాముడు సీతతో కలిసి ప్రకాశిస్తున్నాడు. ప్రకృత్యా సహితః శ్యామః పీతవాస జటాధరః ద్విభుజః కుండలీ రత్నమాలీ ధీరో ధనుర్ధరః. 7. ప్రసన్నవదనౌ జేతా ఘృష్ట్యష్టక విభూషిత ప్రకృత్యా పరమేశ్వర్యా జగద్యోన్యాంకితాంకభృత్. 8. హేమాభయా ద్విభుజయా సర్వాలంకృతయా చిత శిష్టః కమలధారిణ్యా పుష్టః కోసలజాత్మజః. 9. దక్షిణే లక్ష్మణేనాథ సధనుష్పాణినా పునః హేమాభేనానుజేనైవ తథా కోణత్రయం భవేత్. 10. తథైవ తస్య మంత్రస్య యస్యానుశ్చ స్వనేంతయ ఏవం త్రికోణరూపం శాత్తం దేవా యే సమాయః. 11. స్తుతిం చక్రుశ్చ జగతః పతిం కల్పతరౌ స్థితం కామరూపాయ రామాయ నమో మాయామయాయ చ. 12. నమో వేదాధరూపాయ ఓంకారాయ నమో నమః రమాధరాయ రామాయ శ్రీరామాయత్మమూర్తయే. 13. జానకీదేహభూషాయ రక్షోభ్నాయ శుభాంగినే భద్రాయ రఘువీరాయ దశాశ్యాంతకరుపిణే. 14. రామభద్ర మహేశ్వాస రఘువీర నూపోత్తమ భో దశాశ్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చతే. 15. 4.3 రామస్తుతి ప్రకృత్యా సహితః శ్యామః పీతవాస జటాధరః ప్రకృతితో సహితుడు శ్యాముడు పీతవాసుడు పసుపు రంగు వస్త్రము ధరించినవాడు జటాధరుడు. శ్యాముడు నీల ఆకాశములో దట్టమైన నల్లని మబ్బులు పట్టినప్పుడు ఆ కలయిక రంగులో ఉండువాడు. ద్విభుజః కుండలీ రత్నమాలీ ధీరో ధనుర్ధరః స్థరమైన 2 భుజములు కలవాడు కుండలములు రత్నమాలలు ధరించినవాడు ధీరుడు ధనుర్ధరుడు. ప్రసన్నవదనౌ జేతా ధృష్టి అష్టక విభూషితః ప్రసన్నవదనుడు విజయుడు ధైర్యవంతుడు అష్టక విభూషితుడు అష్టయోగ సిద్ధి విభూషితుడు. అష్టయోగ సిద్ధులు అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈసత్వము వసిత్వము. ప్రకృత్యా పరమేశ్వర్యా జగత్యోన్య అంకిత భృత్ ప్రకృతితో కూడిన పరమేశ్వరుడు జగత్తుకు యోని మూలము అయిన సీతను కలిగియున్నవాడు. హేమ అభయాత్ విభుజయా సర్వ అలంకృతయా చితాశ్లిష్టః కమలధారిణ్యా పుష్టః కోసలజాత్మజః. బంగారు ఆభరణములతో అభయము ఇస్తూ రాముని ఎడమ భుజము ప్రక్కన సర్వాలంకారముగా రామునితో చనువుగా కమలము ధరించి అగ్నియందు ఉద్భవించిన సమృద్ధిగా ఉన్నది అయిన సీతకు ఆత్మ అయినవాడు. దక్షిణే లక్ష్మణేన అథ సధనుష్పాణిన పునః మరళ రాముని కుడి ప్రక్కన ధనస్సు చేతిలో ధరించిన లక్ష్మణునితో ఉన్నవాడు. హేమాభేన అనుజేన ఏవ తథా కోణత్రయం భవేత్. భూమితో చంద్రునితో ఉన్న సూర్యుడు వలె రాముడు సీతతో అనుజుడైన లక్ష్మణునితో కలిసి త్రికోణముగా లైక్ ట్రయాంగల్ ఉన్నాడు. తథా ఏవ తస్య మంత్రస్య యస్య అనూహ చ స్వజయంతయ. అదే విధముగా 2 పదములున్న ఆ నమో రామాయ మంత్రమునకు అంతమున నమః ఉపాసనచే జతచేర్చినచో నమో రామాయ నమః. ఏవం త్రికోణ రూపం శాత్తం దేవా యే సమాయః. అప్పుడు ఏర్పడిన ఆ విధమైన మవుక త్రికోణ రూపమున దేవతలు వచ్చి నోట్ ఇక్కడ భౌతిక త్రికోణము మయ్యు మంత్రరూప త్రికోణము మధ్య సారూప్యత భావించవలెను. నమో జీవాత్మ సీత, రామాయ రామునకు పరబ్రహ్మ అయిన రాముడు, నమః నైదం మమ ఉపాసన లక్ష్మణుడు, స్తుతిం చక్రః చ జగతః పతిం కల్పతరౌ స్థితం, జగత్తుకు పతి అయినవాడు కల్పవృక్షము క్రింద కూర్చున్నవాడు అయిన రాముని చుట్టూ చేరి ఈ విధముగా స్తుతి చేసిరి. కామరూపాయ రామాయ నమో మాయామయ చ కామరూపుడైన పరబ్రహ్మము యొక్క మాయామయ రూపుడైన రామునికే నమస్కారము. నమో వేదాది రూపాయ ఓంకారాయ నమో నమః, వేదములు మొదలైన వాటి జ్ఞాన రూపము కలిగిన వానికి నమస్కారము. ఓంకార రూపుడికి నమో నమః. రమాధరాయ రామాయ శ్రీరామాయ ఆత్మమూర్తయే లక్ష్మీధరుడైన రామునకు, ఆత్మస్వరూపుడైన శ్రీరామునకు, జానకి దేహభూషాయ రక్షోభ్నాయ శుభాంగినే జానకి దేహమునకు అలంకారమైనవాడు, రాక్షసులను సంహరించినవాడు, శుభమైన అంగములు కలవాడు, భద్రాయ రఘువీరాయ దశాస్య అంతకరూపినే భద్రునకు, రఘువీరునకు, దశకంఠక అంతకరూపుడకు నమస్కారము. రామభద్ర మహేశ్వాస రఘువీర నూపోత్తమ రామభద్ర మహేశ్వాస గొప్ప ధనస్సు కలవాడ రఘువీర నూపోత్తమ భో దశాస్య అంతక అస్మాకం రక్షాం దేహి శ్రియం చతే ఓ రావణాంతక. మమ్మలను రక్షించి మాకు శ్రియమును, భక్తి జ్ఞాన వివేక వైరాగ్య సంపదలను నీవు అనుగ్రహించుము. త్వమైశ్వర్యం దాపయథ సంప్రత్యాశ్వరిమారణం కుర్వితి స్తుత్య దేవాద్యాస్తేన సార్ధం సుఖం స్థితాః. 16 స్తువంత్యేవం హి ఋషేస్తదా రావణ ఆసురః. రామపత్నీం వనస్థాం యః స్వనివృత్త్యర్థమాదదే. 17 సరావణ ఇతి ఖ్యాతో యద్వా రావచ్చ రావణః. తద్వ్యాజనేక్షితుం సీతాం రామో లక్ష్మణ ఏవచ. 18 విచేరుతుస్తదా భూమో దేవీం సందృశ్య చాసురం. హత్వా కబంధం శబరీం గత్వా తస్యాజ్ఞయా తయా. 19 పూజితో వాయుపుత్రేణ భక్తేన చ కపీశ్వరం. ఆహూయ సంసతాం సర్వమాద్యంతం రామలక్ష్మణౌ. 24.4 సీత అపహరణ. త్వం ఐశ్వర్యం దాపయ అథ సంప్రతి అసు అరిమారణం రామ. నీవు ఐశ్వర్యమును ప్రసాదింపుము అని దేవతలు ప్రార్థింపగా అప్పుడు వెనువెంటనే త్వరగా రాముడు శత్రుమర్ధనం చేసెను. కుర్వంతి స్తుత్య దేవాది అస్తేన సార్ధం సుఖం స్థితాః. రాముని స్తోత్రము చేసి దేవతలు మొదలైనవారు దొంగలు శత్రువులు లేనివారే కోరిన అర్థం సంపాదించి సుఖముగా ఉన్నారు. స్తువంతి ఏవం హి ఋషేః అదే విధముగా ఋషులు కూడా రాముని స్తోత్రము చేసిరి. తదా రావణసురః రామపత్నీం వనస్థాం యః స్వనివృత్తి అర్థం ఆదదే. అప్పుడు రావణాసురుడు రామపత్నిని వనస్థలము నుండి తన నాశనము కొరకే తెచ్చుకొనెను. సరావణ ఇతి ఖ్యాతో యద్వా రావాచ్చ పెద్దగా అరచుట చేత అతడు రావణ అని ఖ్యాతి చెందినవాడు. మరియు రావణః తదా వ్యాజేన ఈక్షితుం సీతాం రామో లక్ష్మణ ఏవచ రావణుడు అలా మోసగించుట చేత సీతను చూచుటకు రామలక్ష్మణులు. విచారేతృః తదా భూమో దేవీం సందృశ్య చాసురం విచారము చేయుచు అలా భూమి యందు సీతాదేవిని మరియు అసురుడిని కనిపెట్టుటకు వెళ్ళి హత్వా కబంధం శబరీం గత్వా తస్య ఆజ్ఞయ తయ పూజితో వాయుపుత్రేణ భక్తేన చ కపీశ్వరం ఆహూయ కబంధుని సంహరించి శబరి వద్దకు వెళ్ళి ఆమె చేత పూజించబడి ఆమె ఆజ్ఞ తీసుకొని భక్తితో వాయుపుత్రుడైన హనుమంతుని చేత మరియు కపీశ్వరుని సుగ్రీవుని చేత ఆహ్వానించబడగా సంసతాం సర్వం ఆద్యంతం రామలక్ష్మణౌ మైత్రి ప్రతిజ్ఞ చేసి ఆద్యంతము సర్వము రామలక్ష్మణులు వివరించిరి. సతు రామే శంకితః సంప్రత్యయార్థం చ దుందుభేః విగ్రహం దశయమాసయో రామస్తమచిక్షిపత్. 21 సప్త సాలాన్విభిద్యాసు మోదతే రాఘవస్తదా తేన హృష్టః కపీంద్రోసౌ స రామస్తస్య పత్తనం. 22 జగామా గర్జదనుజో వాలినో వేగతో గృహాత్ తదా వాలి నిజగామతం వాలినమథ హవే. 23 నిహత్య రాఘవో రాజ్యే సుగ్రీవం స్థాపయత్తతః. 4.5 వాలి సంహారం సతు రామే శంకితః సన్ ప్రత్యయార్థం చ దుందుభేః. రాముని సామర్థ్యము యందు శంక కలిగిన సుగ్రీవుడు తన అనుమానము తొలగించుకొనుటకు దుందుభి యొక్క విగ్రహం దశయమాసయ్యో రామస్తమచిక్షిపత్ పెద్ద కళేబరమును చూపించగా రాముడు దానిని తేలికగా తన్ని విసిరివేసెను. సప్తసాల అన్విభిద్య ఆసు మోదతే రాఘవః తదా సప్తసాల వృక్షములను ఒకేసారి భేదించి రాముడు సుగ్రీవుని ఆనందింపచేసెను. తేన హృష్టః కపీంద్రో అసౌ సరామస్తస్య పత్తనం జగామా గర్జత్ అనుజోవాలినో వేగతో గృహాత్ దానిచే సంతోషించిన కపీంద్రుడు ఆ రామునితో కిష్కింద పట్టణమునకు వెళ్లి గర్జించగా అనుజుని కొరకు వాలి వేగముతో గృహము నుండి తదా వాలి నిర్జగామ తంవాలినం అథాహవే నిహత్య రాఘవో అలా బయటకు వచ్చెను. ఆ వాలిని అప్పుడు యుద్ధరంగములో రాఘవుడు సంహరించి రాజే సుగ్రీవం స్థాపేత్ తతః పిమ్మట కిష్కింద రాజ్యమునందు సుగ్రీవుని స్థాపించెను. హరినాహూయ సుగ్రీవస్త్వహ చాస విదోధున 24 ఆదాయ మైథిలి మధ్య దదతాశ్వాసు గచ్చత తతస్తతార హనుమానబ్ధిం లంకాం సమాయయో 25 సీతాం దృష్ట్వా సురాహత్వా పురం దద్ధ్వా తథా స్వయం ఆగత్య రామేణ సహా న్యవేదేత తత్వతః 26 తదా రామః క్రోధరూపీ తానహూయాథ వానరాన్ తైః సార్ధమాదాయాస్త్రాణి పురీం లంకాం సమాయయో 27 తాం దృష్ట్వా ఉదధిసేన సార్ధం యుద్ధమకారయత్ ఘట్శ్రోత్రసహస్రాక్షసిభ్యాం యుక్తం తమాహవే 28 హత్వా బిభీషణం తత్ర స్థాప్యాథ జనకాత్మజాం ఆదాయాంకస్థితాం కృత్వా స్వపురం తైజగామా సహ 29 4.6 రావణ సంహారం హరిన ఆహూయ సుగ్రీవ హత్వా ఆహ చాస విదో అధునా వానరులను పిలిపించి సుగ్రీవుడు వారిని ఆదేశించెను. మీరు దిక్కులన్నీ తెలిసినవారు, వెంటనే ఆదాయ మైథిలిం అద్య దదత్ అశ్వాసు గచ్చత మైథిలిని తెచ్చి రామునకు ఇచ్చుటకు ఇప్పుడే త్వరితగతి వెళ్లవలెను. తతస్తత అర హనుమాన్ అబ్ధిం లంకాం సమాయయో దాని తరువాత వేగంగా హనుమంతుడు సముద్రమును దాటి లంకలో ప్రవేశించెను. సీతాం దృష్ట్వా అసురాన్ హత్వాపురం దగ్ధ్వా తదా స్వయం సీతను చూసి అసురులను సంహరించి పురమును దగ్ధము చేసి అప్పుడు స్వయముగా ఆగత్య రామేణ సహా న్యవేదేత తత్వతః తిరిగివచ్చి రామునితో తెలిసిందంతయూ నివేదించెను. తదా రామః క్రోధరూపీ తాన్ ఆహూయ అథ వానరాన్ అప్పుడు క్రోధరూపి అయిన రాముడు ఆ వానరులందరినీ పిలిచి తైః సార్ధం ఆదాయ అస్త్రాణి పురీం లంకాం సమాయయో వారిని లక్ష్యార్థము గొనిపోయి అస్త్రధారియే లంకాపురమునకు వెళ్ళెను. తాం దృష్ట్వా తత్ అధిసేన సార్ధం యుద్ధం అకారయత్ ఆ లంకను చూసి దాని అధిపతితో జయము కొరకు యుద్ధము చేసెను. ఘటశ్రోత్ర సహస్ర అక్షజిద్భ్యాం యుక్తం తం ఆహవే హత్వా కుంభకర్ణుని ఇంద్రజిత్తుని యుక్తముగా వారిని యుద్ధరంగమున హతమార్చెను. విభీషణం తత్ర స్థాప్య అథ తరువాత విభీషణుని అక్కడ రాజ్యాధిపతిగా స్థాపించెను. జనకాత్మజాం ఆదాయ అంకస్థితాం కృత్వా స్వపురం తయః జగామ సహ జనకపుత్రిని స్వీకరించి తొడపై కూర్చుండబెట్టుకుని స్వపురమునకు వారందరితో వెళ్ళెను. తతః సింహాసనస్థః సన్ ద్విభుజో రఘునందనః ధనుర్ధరః ప్రసన్నాత్మా సర్వాభరణభూషితః 30 ముద్రాం జానమయీం యామ్యే వామే తేజప్రకాశినీం ధృత్వా వ్యాఖ్యాననిరతశ్చిన్మయ పరమేశ్వరః 31 ఉదద్దక్షిణయోః స్వస్య శత్రుఘ్నభరతౌ తతః హనుమంతం చ శ్రోతారమగ్రతః స్యాత్ త్రికోంగం 32 భరతాధస్తు సుగ్రీవం శత్రుఘ్నాధో బిభీషణం పశ్చిమే లక్ష్మణం తస్య ధృతఛత్రం సచామరం 33 తదధస్తౌ తాళవృంతకరౌ త్రేస్రం పునర్భవేత్ ఏవం షట్కోణమాదౌ స్వదీర్ఘాంగేరేష సంయుతః 34 ద్వితీయం వాసుదేవాద్య రాజ్ఞేయాదిషు సంయుతః తృతీయం వాయుసునం చ సుగ్రీవం భరతం తథా 35 బిభీషణం లక్ష్మణం చ అంగదం చారుమర్దనం జాంబవంతం చ తైలిప్తస్తతో ధృష్టిర్జయంతకః 36 విజేశ్చ సురాష్ట్రశ్చ రాష్ట్రవర్ధన ఏవ చ అశోకో ధర్మపాలశ్చ సుమంత్రశ్చేభిరావృత 37 తతః సహస్రదృభ్వః నిర్ధర్మజ్ఞో వరుణో నిలః ఇన్ద్విస్సధాత్రణంతాశ్చ దశభైశ్చేభిరావృతా ముప్పే ఎనిమిది బహిస్తదాయధేః పూజ్యో నీలాదిభరలంకృత వసిష్ఠవామదేవాదిమునిభిః సముపాసితః ముప్పే తొమ్మిది 4.7 రామ పట్టాభిషేకము తతః సింహాసనస్థః సన్ ద్విభుజో రఘునందనః పిమ్మట అయోధ్యలో సింహాసనమునందు స్థాపితుడైనాడు శక్తివంతమైన రెండు భుజములు కలిగిన రఘునందనుడు. ధనుర్ధరః ప్రసన్నాత్మా సర్వ ఆభరణభూషితః ధనుర్ధరుడై ప్రసన్న ఆత్ముడై సర్వ ఆభరణభూషితుడై ముద్రాం జానమయీం యామ్యే వామే తేజః ప్రకాశినీం ధృత్వా కుడి చేతితో జ్ఞానమయీ ముద్రతో ఎడమ చేతితో తేజో ప్రకాశమగు ధనుస్సును ధరించి వ్యాఖ్యాన నిరతః చిన్మయః పరమేశ్వరః నిరంతర మౌన వ్యాఖ్యానుడు నిరతుడు ఆల్వేస్ డిటాచ్డ్ చిన్మయుడు పరమేశ్వరుడు అయి ఉన్నాడు రాముడు. ఉద్దక్షిణయోః స్వస్య శత్రుఘ్న భరతౌ ధృతః రాముడు తూర్పు వైపు చూస్తూ మనకు అభిముఖముగా ఉన్నాడని ఊహిస్తే తన యొక్క రాముడికి ఉత్తర దక్షిణముల ఎడమకుడి వైపు శత్రుఘ్నుడు భరతుడు నిలబడి ఉన్నారు. హనుమంతం చ శ్రోతారం అగ్రతః స్యాత్ త్రికోణగం శ్రోత్రరూపముగా వినయముగా దోసిలిపట్టి రామునకు ముందు పక్క త్రికోణముగా హనుమంతుడు నిలబడి ఉన్నాడు. భరతాత్ అస్తు సుగ్రీవం శత్రుఘ్నాధో విభీషణం భరతునకు క్రిందగా సుగ్రీవుడు శత్రుఘ్నునకు క్రిందగా విభీషణుడు ఉన్నారు. పశ్చిమే లక్ష్మణం తస్య ధృతః ఛత్రం సచామరం పశ్చిమము వెనుక వైపు లక్ష్మణుడు రాముని కోసం ఛత్రము చామరము పట్టుకుని ఉన్నాడు. తత్ అధస్తౌ తాళవృంతకరౌ త్రేశ్రం పునః భవేత్ లక్ష్మణుడికి కొంచెము క్రింద విసనకర్రలు పట్టుకొని శత్రుఘ్నుడు లక్ష్మణుడు భరతుడు త్రికోణము ట్రాయాంగల్ ఏర్పడినట్లు ఉన్నారు. ఏవం షట్కోణం ఆదౌ స్వదీర్ఘ అంగేహ ఏష సంయుతః ఆవిధముగా రాముని చుట్టూ షట్కోణమునకు 4 hexagon దీర్ఘ అంగములుగా లైక్ ద లాంగ్ సైడ్జ్ అండ్ ద వర్టిసెస్ వీరు ఏర్పడినారు. ద్వితీయం వాసుదేవ ఆద్యేహ ఆగ్నేయాదిషు సంయుతః రెండవ ఆవరణలో పైన చెప్పిన మొదటి ఆవరణలోని వారి ప్రక్కగా వాసుదేవ మొదలైన వారు కూడియున్నారు. తృతీయం వాయుసునం చ సుగ్రీవం భరతం రెండవ ఆవరణలో మరలా వాయుసుతుడైన హనుమంతుడు మరియు సుగ్రీవుడు భరతుడు తథా విభీషణం లక్ష్మణం చ అంగదం చ అపి అరిమర్ధనం జాంబవంతం చ అదే విధముగా విభీషణుడు లక్ష్మణుడు అంగదుడు శత్రుఘ్నుడు మయు జాంబవంతుడు తైర్యుక్తః తతో ధృష్ట్యః జయంతకః విజయః చ సురాష్ట్రః చ రాష్ట్రవర్ధన ఏవ చ అశోకో ధర్మపాలః చ సుమంత్రః చ అభ్యః ఆవృతః వీరితో పాటు యుక్తముగా దశరథుని కొలువులోని మంత్రి వర్గమైన ధృష్టి జయంతకుడు విజయుడు సురాష్ట్రుడు రాష్ట్రవర్ధనుడు అశోకుడు ధర్మపాలుడు మయూ సుమంత్రుడు చుట్టూ ఆవరించి ఉన్నారు. తతః సహస్రదృక్ వహ్న్యః ధర్మజో వరుణో అనిలః ఇందు ఈశధాత్ర అనంతాః చ దశభ్యః చ అభ్యః ఆవృతః అక్కడ వేలాది కన్నులు కలిగిన ఇంద్రుడు అగ్ని యమధర్మరాజు వరుణుడు అనిలుడు చంద్రుడు ఈశుడు బ్రహ్మ అనంతుడు మయ్యు 10 దిక్కులలోని దేవతలు పరివేష్టించి ఉన్నారు. బహ్యః తత్ ఆయుధేః పూజ్యోః నీలాదిభ్యః అలంకృతః బాహ్యమున వారి పూజనీయమైన ఆయుధములు ఉన్నవి నీలుడు మొదలైన వానరులు అలంకృతమై ఉన్నారు. వసిష్ఠ వామదేవాది మునిభ్యః సముపాసితః వసిష్ఠుడు వామదేవుడు మొదలైన మునులు రాముని ఉపాసించుచున్నారు. ఏవముద్దేశతః ప్రోక్తం నిర్దేశస్తస్య చాధునా త్రిరేఖాపుటమాలిఖ్య మధ్యే తారద్వయం లిఖేత్ నలభే తన్మధ్యే బీజమాలిఖ్య తదధః సాధ్యమాలిఖేత్ ద్వితీయాంతం చ తస్యోర్ధ్వం షష్ట్యంతం సాధకం తథా నలభే ఒక్క కురుద్వయం చ తత్పార్శ్వే లిఖేద్ బీజాంతరే రమా తత్సర్వం ప్రణవాభ్యాం చ వేష్టే క్షుద్ధబుద్ధిమాన్ నలభే రెండు దీర్ఘభాజీ షడస్రేతు లిఖేద్బీజం హృదాదిభ్యః కోణపాస్వే రమామాయే తదగ్రేనంగమాలిఖయేత్ నలభే మూడు క్రోధం కోణాగ్రాంతరేషు లిఖ్య మంత్ర్యభితో గిరం వృత్తత్రయం సాష్టపత్రం సరోజే విలిఖేత్ స్వరాన్ 44 కేసరే చాష్టపత్రే చ వర్గాష్టకం థాలిఖయేత్ తేషు మాలామనోర్వర్ణాన్ విలిఖే దూర్మి సంఖ్యయా 45 అంతే పంచాక్షరాణ్యేవం పునరష్టదలం లిఖేత్ తేషు నారాయణాష్టానాం లిఖ్య తత్కేసరే రమాం 46 తద్బహిర్ద్వాదశదలం విలిఖే ద్వాదశాక్షరం అథోం నమో భగవతే వాసుదేవాయ ఇత్యేయం 47 ఆదిక్షాంతాన్ కేసరేషు వృత్తాకారేణ సంలిఖేత్ తద్బహ్యః షోడశదలం లిఖ్య తత్కేసరే హృయం 48 వర్మాస్త్రణతి సంయుక్తం దళేషు ద్వాదశాక్షరం తత్సంధిష్విరజాదిన మంత్రాన్ మంత్రీ సమాలిఖేత్ 49 హ్రం స్రం భ్రం వ్రం లూం స్రం జం చ లిఖేత్ సంయక్తతో బహ్యః ద్వాత్రింసారం మహాపద్మం నాదబిందు సమాయితం వ్యాభే విలిఖేన్మంత్రరాజానాం స్తేషు పత్రేషు యత్నతః ధ్యాయదష్టవ సునేకాదశ రుద్రాంశ్చ తత్ర వై యాభే ఒక్క ద్వాదశేనాంశ్చ ధాతారం వషట్కారం చ తద్బహ్యః భూగృహం వజ్రశూలాఢ్యం రేఖాత్రయ సమన్వితం వ్యాభే 2 ద్వారోపతం చ రాస్యాదభూషితం ఫణి సంయుతం అనంతో వాస్కిశ్చైవ తక్షః కర్కోటపద్మకః 53 మహాపద్మశ్చ శంఖశ్చ గులికోష్టౌ ప్రకీర్తితాః 4.8 రామయంత్రము ఏవం ఉద్దేశతః ప్రోక్తం నిర్దేశః తస్య చాధునా ఆ విధంగా రామపట్టాభిషేకమును పోలినట్లు సంక్షిప్తంగా ఇప్పుడు దానికి రామపూజాయంత్రముకు నిర్దేశము చెప్పబడుచున్నది. త్రిరేఖాపుటం ఆలిఖ్య మధ్యే తారద్వయం లిఖేత్ 3 రేఖలతో త్రికోణమును పుటముపై లిఖించుకొనవలెను. దాని మధ్యలో 2 తారకము ఓం లిఖించవలెను. తత్ మధ్యే బీజం ఆలిఖ్య తత్ అధః సాధ్యం ఆలిఖేత్ వాటి మధ్యమునే బీజము రామ్ అని లిఖించి దాని క్రింద సాధ్యము లిఖించుకొనవలెను. ద్వితీయ అంతం చ తస్య ఊర్ధ్వం షష్టి అంతం సాధకం తథా సాధ్యము ద్వితీయ విభక్తితో రామం అని ఉంచి దానిపైన షష్ఠి విభక్తితో రామస్య అని సాధకము లిఖించుకొనవలెను. కురుద్వయం చ తత్పార్శ్వే లిఖేత్ బీజాంతరే రమాం 2 కురు కురు అని మయ్యు దాని 2 ప్రక్కల రమా బీజము శ్రీం లిఖించుకొనవలెను. తత్సర్వం ప్రణవాభ్యాం చ వేష్టేయేత్ చ శుద్ధ బుద్ధిమాన్ మయ్యు బుద్ధిమంతులు తత్సర్వం సూచికముగా 2 శుద్ధ ప్రణవములతో ఓం ఇటు అటు చివరలలో చుట్టవలెను. దీర్ఘభాజి షడశ్రేతు లిఖేత్ బీజం హృత్ ఆదిభ్యః దీర్ఘస్వరముతో 6 కోణములేందు హృదయాయ మొదలగునవి బీజముతో లిఖించవలెను. రామ్ హృదయాయ నమః రీం శిరసే స్వాహ రూం శిఖాయే వౌషట్ రైం కవచాయ హుం రౌం నేత్రత్రయాయ వౌషట్ రహ అస్త్రాయ ఫట్ కోణ పార్శ్వే రమా మాయే తత్ అగ్రే అనంగం ఆలిఖేత్ కోణము ప్రక్కలందు రమా శ్రీం మాయా హ్రీం బీజములను కోణాగ్రములందు అనంగ కామ బీజము క్లీం లిఖించవలెను. క్రోధం కోణాగ్ర అంతరేషు లిఖ్య మంత్రాభితో గిరం కోణముపైన మయ్యు అంతరభాగములలో క్రోధ బీజమును హుం లిఖించి మంత్రముతో వాక్ సరస్వతి బీజమును ఐం లిఖించుకొనవలెను. వృత్తత్రయం స అష్టపత్రం సరోజే విలిఖేత్ స్వరాన్ 3 వృత్తములను అష్టదళములతో సరోజములు పద్మములు వేసి వాటి యందు స్వరములు అక్షరమాలను లిఖించుకొనవలెను. కేసరే చ అష్టపత్రే చ వర్గ అష్టకం అథా లిఖేత్ కేసర పువ్వు మధ్యలో ఉండే సన్నని దారము యందు మరియు అష్టదళములలో అష్టవర్గములు కవర్గము చవర్గము తవర్గము మొదలైనవి లిఖించవలెను. తేషు మాలా మనోహ వర్ణాత్ విలిఖేత్ ఊర్మి సంఖ్యయ ఆ వర్ణమాల భావముతో అల వెవ్ రూపమున క్రింద చెప్పబోవు సంఖ్యలలో లిఖించుకొనవలెను. అంతే పంచాక్షరాణి ఏవం పునః అష్టదళం లిఖేత్ చివర పంచాక్షరాలు ఓం శ్రీం హ్రీం క్లీం ఐం అదే విధముగా అష్టదళములలో లిఖించవలెను. తేషు నారాయణ అష్టానాం లిఖ్య తత్కేసరే రమాం వాటి పద్మదళముల యందు నారాయణ అష్టాక్షరాలు ఓం న మో నా రా య నా య లిఖించి ఆ పద్మకేసరముల యందు రమా శ్రీం బీజం వ్రాసుకొనవలెను. తత్ బహ్యః ద్వాదశ దళం విలిఖేత్ ద్వాదశ అక్షరం దాని బాహ్యమున పన్నెండు దళములు లిఖించి ద్వాదశ అక్షరమంత్రము అథోం నమో భగవతే వాసుదేవాయ ఇతి అయం ఓం నమో భగవతే వాసుదేవాయ అని క్రింద లిఖించుకొనవలెను. ఆదిక్ష అంతాన్ కేసరేషు వృత్త ఆకారణ సంలిఖేత్ అనుండి క్షవర్కు అక్షరమాలను కేసరములు పువ్వు మధ్యలో ఉండే సన్నని దారములు ఎందు వృత్తము ఆకారముతో లిఖించవలెను. తత్ బహేహ షోడస దళం లిఖ్య తత్కేసరే హ్రియం బాహ్యమున పదహారు దళములు లిఖించుకుని వాటి కేసరములయందు వర్మ అస్త్రనతి సంయుక్తం దళేషు ద్వాదశ అక్షరం కవచము అస్త్రం నమో సంయుక్తముగా దళములయందు పన్నెండు పన్నెండు అక్షరములు. తత్ సంధిషు విరజాదిన మంత్రాన్ మంత్రి సమాలిఖేత్ వాటి కేసరుల సంధులయందు విరాజిల్లుచున్నట్లు మంత్రములను మంత్రవేత్త బాగుగా వ్రాయవలెను. హ్రం స్రం భ్రం వ్రంలం అంస్రం జం లిఖేత్ సంయక్తతో హ్రం స్రం భ్రం వ్రంలం అంస్రం జం అను బీజాక్షరములను సరిగ్గా వ్రాయవలెను. బహేహ ద్వాత్రింసారం మహాపద్మం నాదబిందు సమాయతం బాహ్యమునందు ముప్పది రెండు ముప్పై రెండు దళముల మహాపద్మం నాదబిందు ఓం సహితముగా విలిఖేత్ మంత్రరాజ అర్ణాంతేషు పత్రేషు యత్నతః లిఖించి మంత్రరాజ అక్షరములు ఆ పద్మదళములందు జాగ్రత్తగా వ్రాయవలెను. ధ్యాయేత్ అష్టవసూన్ ఏకాదశ రుద్రాంచ తత్ర వై ధ్యానించి అష్టవసువులను ఏకాదశ రుద్రులను మరియు అక్కడే ద్వాదశేన అంశ్చ ధాతారం వషట్కారం చ తత్ బహ్యః ద్వాదశ ఆదిత్యులను ధాతారం బ్రహ్మదేవుని వషట్కారం హోమము చేయునప్పుడు చెప్పు పదము వ్రాయవలెను మయ్యు దాని బయట భూగుహం వజ్రసులాఢ్యం రేఖాత్రయ సమన్వితం భూగుహమును వజ్రసులాఢ్యుని వజ్రసుల సంపన్నుడైన మహాశివుని సూచించు మూడు రేఖలతో సమన్వితం చేయవలెను. ద్వార ఉపేతం చ రాస్యాది భూషితం ఫణి సంయుతం ద్వారముల వద్ద రాసులతో అలంకరించి ఫణులతో సంయుతము చేయవలెను. అనంతో వాస్క్యః చ ఏవ తక్షః కార్కోట పద్మకః మహాపద్మః చ శంఖః చ గులికో అష్టాప్రకీర్తితాః అనంతుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు పద్మకుడు మహాపద్మ శంఖుడు గులిక అని అష్టఫణులు నాగులు కీర్తింపబడువారు. ఏవం మండలమాలిఖ్య తస్య దిక్షు విదిక్షు చ యాభై నాలుగు నారసింహం చ వారాహం లిఖే మంత్రద్వయం తథా కూటో రేఫానుగ్రహేంద్రనాథశత్యాదిభిర్యుత యాభై ఐదు యో నూసింహః సమాఖ్యాతో గ్రహమారణకర్మణి అంత్యాంధ్రీసవీయద్బిందునాదైర్బీజం చ సౌకరం యాభై ఆరు హుంకారం చాత్ర రామస్య మాలమంత్రోధునేరిత తారో నతిశ్చ నిద్రాయాః స్మృతిర్భేదశ్చ కామికా యాభై ఏడు రుద్రేణ సంయుత వహ్నిమేధామర విభూషిత దీర్ఘ క్రూరేతాహ్లాదిన్యతో దీర్ఘసమాయుత యాభై ఎనిమిది క్షుధ క్రోధిన్యమోఘా చ విశ్వమప్యథ మేధయ యుక్త దీర్ఘజ్వాలిని చ సుసూక్ష్మ మృత్యురూపిణి యాభై తొమ్మిది సప్రతిష్టాహ్లాదిని త్వక్ష్వేలప్రీతిశ్చ సామర జ్యోతిస్తిక్ష్ణాగ్ని సంయుక్త శ్వేతానుస్వార సంయుత అరవే కామికా పంచమూలాంతస్తాంతాంతో థాంత ఇత్యథ ససానంతో దీర్ఘయితో వాయుః సూక్ష్మేతో విషః అరవే ఒక్క కామికా కామకా రుద్రయుక్తాతోథ స్థిరాతప తాపని దీర్ఘయుక్త భూరణలోనంతగోనిల అరవే రెండు నారాయణాత్మకః కాలః ప్రాణాభో విద్యయాయుతః పీతారతిస్తథా లాంతో యోన్యాయుక్తస్తతో నత్యః అరవే మూడు సప్తచత్వారింశద్వర్ణగుణాంతస్పృమ్మను స్వయం రాజ్యాభిషిక్తస్య తస్య రామస్యుక్తక్రమా లిఖేత్ అరవే నాలుగు ఇదం సర్వాత్మకం యంత్రం ప్రాగుక్తమూషసేవితం నాలుగు పాయింట్ తొమ్మిది బీజాక్షరముల సంయుత రామమంత్రము ఏవం మండలం ఆలిఖ్య తస్య దిక్షు విదిక్షు చ ఈ విధంగా మండలమును లిఖించి దాని నాలుగు దిక్కులందు నాలుగు విదిక్కులందు తూర్పు దక్షిణము పడమర ఉత్తర దిక్కులందు మరియు ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈశాన్య విదిక్కులందు నారసింహం చ వారాహం లిఖేత్ మంత్రద్వయం తథా నారసింహ క్ష్రౌం వారాహ హూం బీజ మంత్రద్వయములను లిఖించవలెను. కూటో రేఫా అనుగ్రహ ఇందు నాదశక్తి ఆదిభాహయుత నారసింహ మంత్రములోని ప్రకార కొమ్ము చేత చంద్రుడు మరియు ఇతర గ్రహములు నాద శక్తి మొదలగువాని అనుగ్రహయుతముగా యో నృసింహ సమ ఆఖ్యాతో గ్రహమారణ కర్మణి సమముగా లిఖించిన ఆ నృసింహ బీజము కర్మలయందు గ్రహ బాధలు తొలగించునది. అంత్య అంధ్రి ఈశ వియత్ బిందునాదేహ బీజం చ సౌకరం అంత్యమున ఈశ విష్ణు బిందునాదములచే సంయుతము మరియు సూకరం వారాహ సూచకము. హుంకారం చ అత్ర రామస్య మాలమంత్రో అధున ఇరిత ఈ హుంకార బీజము మరియు రాముని యొక్క మాలమంత్రము ఇప్పుడు చెప్పబడుచున్నది. తారో నతేహ చ నిద్రాయ స్మృతేహ మేధ చ కామిక తారకము ఓం నతి నమో మరియు నిద్ర బీజము భ స్మృతి బీజము గ మేధ బీజము వ మరియు కామికా బీజమునకు త రుద్రేణ సంయుత వహ్నేహ మేధ అమర విభూషిత రుద్రునితో ఏకారముతో సంయుతము కాగా తే అగ్ని బీజము మేధ బీజము ధ అమర బీజము ఉకారము వీటితో విభూషితమైనది. దీర్ఘ అక్రూరితాహ్లాదిని అథో దీర్ఘ సమాయతాక్షుధ అక్రూర సౌమ్యమైన చంద్ర బీజము నం తరువాత ఆహ్లాద బీజము ద దానికి దీర్ఘము కూడి ద మరియు క్షుధ బీజము య కూడినది. ఇంతవరకు ఈ బీజములతో ఓం నమో భగవతే రఘునందనాయ ఏర్పడును క్రోధిని అమోఘాచ విశ్వం అపి అథ మేధియా విశ్వముతో రా కూడిన అమోఘముతో ష క్రోధిని బీజము ఓ మేధా బీజమునకు ఘ యుక్త దీర్ఘ జ్వాలిని చ సుసూక్ష్మ మృత్యురూపిణి దీర్ఘ యుక్తమవగా నకారము జ్వాలిని బీజమునకు వ సూక్ష్మరుద్ర బీజము ఇకారము కూడి మృత్యురూపము స సప్రతిష్టాహ్లాదిని త్వచ్క్షేల ప్రీత్యహ చ స అమరాహ్లాదిని బీజముతో త్వచ్ కప్పుకొని ప్రతిష్ఠితమైనది. ఇంతవరకు ఈ బీజములతో రక్షోగ్న విసదాయ ఏర్పడును క్షేల మ ప్రీతి ధ మరియు అది అమరముతో ఉకారముతో జ్యోతిహ తీక్ష్ణ అగ్ని సంయుక్త శ్వేతానుస్వార సంయుత జ్యోతి రా తీక్ష్ణాగ్నితో రా సంయుక్తమైన అనుస్వారముతో శ్వేత అస బీజముతో సంయుతమైన కామిక పంచమూల అంతస్థ అంత అంతో థాంత ఇతి అథ కామిక బీజమునకు త ఐదవ అక్షరము న అనుస్వారమైనది న ల అక్షరము తరువాతది వ థ అక్షరమునకు తరువాతది ద కూడి పిమ్మట సన్ అనంతో దీర్ఘాయుతో వాయు సూక్ష్మేతో విషహ నకారమునకు అనంత ఆకారముతో నా నా దీర్ఘముతో కూడిన వాయు బీజము యా విష బీజమునకు మా సూక్ష్మ ఇకారముతో మయిమి కామిక కామక రుద్రేప్తాథో అథ స్థిర అతపా కామిక బీజము త మరల కామ బీజమునకు త రుద్రేప్తముతో ఏకారము కూడినదే తే తరువాత స్థిర బీజము జ శాంతింపచేయుటకు సకార బీజమునకు ఏకారముతో సే కూడెను. ఇంతవరకు ఈ బీజములతో మధుర ప్రసన్న వదనాయమిత తేజసే ఏర్పడును తాపిని దీర్ఘ యుక్త భూహ అనలో అనంతగో అనిలహ తాపిని బీజము బా భూ బీజముకు లా దీర్ఘాకారముతో లా అనల అగ్ని బీజము అనిల వాయు బీజము య తరువాత అనంతమైన అనల అగ్ని బీజముకు నారాయణత్మక కాలః ప్రాణ అంభో విద్యయ యుత నారాయణత్మక ఆకార బీజము రా కాల బీజము మా వీటికి ప్రాణ బీజము య సంయుతమై అంభో బీజ వి యుతముగా పీతరాతః తథాల అంతో యోని యుక్తః తతో నత్రః పీత బీజమునకు షరతి బీజము ఏకమై లకారము తరువాత అక్షరమునకు వ యోని ఏకారము యుక్తమై వే దానితో నమస్కారము నమః. ఇంతవరకు ఈ బీజములతో ఆ బలాయ రామాయ విష్ణవే నమః ఓం ఏర్పడును సప్త చత్వారింశత్ వర్ణ గుణాంతః స్పృమ్మనః స్వయం నలుబది ఏడు నలభై ఏడు బీజ వర్ణములతో ఈ మంత్రము ఓం నమో భగవతే రఘునందనాయ రక్షోభ్న విసదాయ మధుర ప్రసన్న వదనాయ మిత తేజసే బలాయ రామాయ విష్ణవే నమః ఓం. ఈ మంత్రము త్రిగుణతీతము గావించి స్వయముగా మనస్సును శుద్ధి చేయినది. మంత్రము యొక్క అర్థము ఓం అకార సృష్టి ఉకార స్థితి మకార లయ స్వరూపుడైన పరమాత్ముడు భగవతే రఘునందనాయ భగవంతుడైన శ్రీరామునికై నమో నమస్కారము. రక్షోఘ్న రాక్షసులను తరిమివేయవానికై విసిదాయ శుద్ధమైన వానికై మధుర ప్రసన్న వదనాయ తేజోమయ ప్రసన్న వదనం కలవానికై అమిత తేజసే అమితమైన తేజస్సు కలవానికై బలాయ బలమైన వానికై రామాయ రామునికై విష్ణవే విష్ణు స్వరూపునికై నమః నమస్కారము. రాజ్యాభిషిక్తస్య తస్య రామస్య ఉక్తక్రమాత్ లిఖేత్ రాజ్యాభిషిక్తుడైన రాముని యొక్క ఈ మంత్రమును ముందు చెప్పిన క్రమములో యంత్రమునందు లిఖించుకొనవలెను. ఇదం సర్వాత్మకం యంత్రం ప్రాక్ ఉక్తం ఋషి సేవితం. సర్వాత్మకమైన ఈ యంత్రమును ప్రాచీన ఋషులు సేవించిరని చెప్పబడెను. సేవకానాం మోక్షకరమాయురారోగ్యవర్ధనం 65. అపుత్రాణాం పుత్రదం చ బహునా క్యమనేన వై ప్రాప్నువంతి క్షణాత్ సమ్యగత్ర ధర్మాదికానపి 66. ఇదం రహస్యం పరమమీశ్వరేణపి దుర్గమం. ఇదం యంత్రం సమాఖ్యతం న దేయం ప్రాకృతే జనే 67. ఇతి తురియోపనిషత్ 4.10. రామయంత్ర మహిమ. సేవకానాం మోక్షకరం ఆయహ ఆరోగ్యవర్ధనం. ఈ మంత్ర సహిత యంత్రము సేవించువారికి మోక్షకరము ఆయురారోగ్యములు వర్ధింపచేయునది. అపుత్రాణం పుత్రదం చ బహునా కిం అనేన వై పుత్రులు లేనివారికి పుత్రులు ఇచ్చునది మరియు బహు విధములు చెప్పనేల. ప్రాప్నువంతి క్షణాత్ సమ్యగత్ర ధర్మాదికాన్ అపి వెంటనే ధర్మము మొదలైనవి ధర్మము జ్ఞానము వైరాగ్యము అను ఐశ్వర్యములు కూడా లభించును. ఇదం రహస్యం పరమం ఈశ్వరేణ అపి దుర్గమం. ఈ పరమరహస్యమును సద్గురు కృప లేనిచో ఈశ్వరుని చేత కూడా తెలుసుకొనుటకు దుర్గమము. ఇదం యంత్రం సమ ఆఖ్యాంతం న దేయం ప్రాకృతే జనైతి. ఈ యంత్రమును ప్రాకృతిక బుద్ధులతో అహంకార కామ క్రోధాది గుణములచే బద్ధులై ఉన్న జనులకు చెప్పరాదు. 5. రామయంత్ర పూజ. ఓం భూతాదికం శోధయే ద్వార పూజ కృత్వా పద్మాద్యాసనస్థా ప్రసన్నః అచ్చావిధావస్య పీఠాధరోర్ధ్వ పార్శ్వార్చనం మధ్య పద్మార్చనం చ 1. కృత్వా మూదుశ్లక్ష్ణసు తులికాయాం రత్నాసనే దేశికమర్చయిత్వ శక్తిం చాధారాఖ్యకాం కూర్మనగౌ పృథివ్యబ్జస్వాసనాధః ప్రకల్ప్య 2. విఘ్నేశం దుర్గాం క్షేత్రపాలం చ వాణీం బీజాదికాంశ్చాగ్నిదేశాదికాంశ్చ పీఠస్యాంఘ్రిష్వేవ ధర్మాదికాంశ్చ నత్వా పూర్వాద్యాసు దీక్ష్వర్చయే చ 3. మధ్యే క్రమాదర్క విధ్వగ్నితేజాం స్యుపర్యుపర్యాదమైరక్షితాని రజః సత్వం తమయేతాన్ వృత్త త్రయం బీజాఢ్యం క్రమాద్భావయే చ 4. ఆసవ్యసస్వప్యథాత్మానమంత రాత్మానం వా పరమాత్మానమంతః జ్ఞానాత్మానం చార్చేత్తస్య దిక్షు మాయావిద్యే ఏ కళాపారతత్వే. 5. సంపూజే ద్వమలాదిశ్చ శక్తి రభ్యర్చే దేవమవాహయే చ అంగవ్యూహానిలజాద్యైశ్చ పూజ్య ఘృష్ట్యాదికైర్లోకపాలేస్తత్స్త్రై. 6. వసిష్ఠాద్యైర్మునిభిర్నీలముఖ్యై రారాధయే ద్రాఘవం చందనాద్యయః ముఖ్యోపహారైర్వివిధైశ్చ పూజ్యై తస్మై జపాదీంశ్చ సమ్యక్ ప్రకల్ప్య. 7. ఏవంభూతం జగదాధారభూతం రామం వందే సచ్చిదానందరూపం. 5.1. రామయంత్రమునకు పూజా విధి. ఓం భూతాదికం శోధే ద్వారపూజాం చ ఓం భూతాదికములను శుద్ధి చేయుచు యంత్రమునకు ద్వారపూజ చేయవలెను మరియు కృత్వా పద్మాద్య ఆసనస్థ ప్రసన్నః పద్మ మొదలగు ఏదో ఒక ఆసనములో స్థరముగా కూర్చొని ప్రసన్న మనస్కుడై చేయవలెను. అచ్చా విధానస్య పీఠాధరః ఊర్ధ్వ పార్శ్వేషు పీఠము మీద ప్రతిష్ఠించిన దేవతను పైన ఇరుప్రక్కలయందు విధి విధానముగా అర్చన చేసి తత్మధ్య పద్మార్చనం చ మయ్యు దాని మధ్య భాగములో పద్మార్చన చేయవలెను. కృత్వా ముదు శ్లక్ష్ణ సుతులికాయాం రత్న ఆసనే దేశికం అర్చేత్వా మృదువైన మెత్తటి అందమైన పరుపుపై ఉంచిన రత్న సింహాసనము పైన గురువును అర్చించి శక్తిం చ ఆధార ఆఖ్యకాం కూర్మనగౌ పృథివీ అబ్జస్వాసనాధః ప్రకల్ప్య ఆధారశక్తిని కూర్మనాగములను పృథ్వీమయ ఆసనమును పీఠము క్రింద బాగుగా కల్పించి విఘ్నేశం దుర్గాం క్షేత్రపాలం చ వాణీం బీజాదికాం చ అగ్నిదేశాదికాం చ విఘ్నేశుని దుర్గను క్షేత్రపాలకుని శివుని మయ్యు సరస్వతిని బీజాక్షరములచే పూజించి ఆగ్నేయ మొదలగు విదిక్కులయందు పీఠస్య అంఘ్రిషు ఏష ధర్మాదికాం చ పీఠము యొక్క పాదము యందు ధర్మము మొదలైనవి ధర్మ అర్థ కామ మోక్షములను నత్వా పూర్వాది అసు దిక్షు అర్చేయచ్చ నమస్కరించి తూర్పు మొదలు నాలుగు దిక్కులందు అర్చించవలెను మధ్యే క్రమాత్ అర్క విధి అగ్ని తేజాంసు ఉపరి ఉపర్యాదమయః అర్చితాని మధ్యలో క్రమముగా సూర్య విధి అగ్ని తేజములను పైన ప్రథమములుగా అర్చించాలి. రజః సత్వం తమయేతాన్ వృత్తత్రయం మూడు వృత్తముల రూపమున సత్వరజో తమో గుణములను బీజ ఆఢ్యం క్రమాత్ భావేచ్చ మరియు ఐశ్వర్యమయ బీజాక్షరములను క్రమముగా భావించవలెను. ఆస వ్యాసాసు అపి అథ ఆత్మానం ఆస అష్టవసువులకు చిన్నముగా అష్టదిక్కుల భాగముల ఎందుకూడా పూజించవలెను. తరువాత ఆత్మను హృదయమును అంతరాత్మానం వా పరమాత్మానం అంతః జ్ఞాన ఆత్మానం చ అర్చేత్ తస్య దిక్షు అంతరాత్మను లేదా పరమాత్మను అంతర్జ్ఞానాత్మను దాని పీఠము యొక్క అష్ట దిక్కులయందు ప్రతిష్ఠించవలెను. మాయా అవిద్యయే కల అపారతత్వే సంపుజయేత్ తూర్పు మొదలు నాలుగు దిక్కులయందు మాయ అవిద్య కళ అపారతత్వములను చక్కగా పూజించవలెను. విమలాదేహ చ శక్తియః అభ్యర్చేత్ దేవం ఆవాహయేచ్చ విమల మొదలగు శక్తులను బాగుగా అర్చించవలెను మయ్యు యంత్ర దేవతను ఆవాహము చేయవలెను. అంగవ్యూహ అనిలజాదేహ చ పూజ్య అంగవ్యూహము క్రమము జలము మొదలైన వాటితో పూజ చేయవలెను. ఘృష్ట్యాదికేహ లోకపాలేహ తత్స్త్రేహ ఘృష్టి మొదలగు ఘృష్టి జయంత విజయ సురాష్ట్ర రాష్ట్రవర్ధన అకోప వాయు చంద్ర ఈశాన బ్రహ్మ అనంత వారిని పూజించవలెను. లోకపాలకులను వారి అస్త్రములను పూజించవలెను. కుబేరుడు నార్త్ గద యముడు సౌత్ పాసము ఇంద్రుడు ఈస్ట్ వజ్రాయుధము వరుణుడు వేస్ట్ పాసము ఈశాన నార్థీస్ట్ త్రిశూలము అగ్ని సౌత్ ఈస్ట్ దండము నిరుతి సాగ్వేస్ట్ ఖడ్గము వాయు నార్త్ వేస్ట్ అంకుశము బ్రహ్మ పద్మము విష్ణు చక్రము వసిష్ఠాద్యేహ మునిభాహ నీలముఖ్యయః వసిష్ఠుడు మొదలగు మునులు వసిష్ఠుడు వామదేవుడు జాబాల గౌతముడు భరద్వాజుడు విశ్వామిత్రుడు వాల్మీకి మొదలగు వారిని పూజించవలెను. నీలుడు మొదలగు ముఖ్యులు నీల నల సుషేణ మైందద్విధులు మొదలగు వానరులను పూజించవలెను. ఆరాధయేత్ రాఘవం చందనాద్యేహ ముఖ్య ఉపహారేహ వివిధేహ చ పూజేహ చందనాదులతో రాఘవుని ఆరాధించి వివిధములగు ముఖ్య ఉపహారాలతో సహా పూజించవలెను. తస్మై జపాదీన్ చ సమ్యక్ ప్రకల్ప్య రామునికై జపము మొదలైన వాటిని చేసి బాగుగా సంకల్పించుకొనవలెను. ఏవం భూతం జగత్ ఆధారభూతం రామం వందే సచ్చిత్ ఆనందరూపం అటువంటి భూతము రూపము జగత్తుకు ఆధారభూతము అయిన సచ్చిత్ ఆనందరూపుడైన రామునికి వందనము. గదారి శంఖాబ్జధరం భవారిం సయోధ్యాయన్మోక్షమాప్నోతి సర్వః ఎనిమిది విశ్వవ్యాపీ రాఘవో యస్తదాని మంతర్దధే శంఖచక్రే గదాబ్జే ధృత్వా రమాసహితః సానుజశ్చ సపత్తనః సానుగః సర్వలోకీ. తొమ్మిది తద్భక్తా యే లబ్ధకామాంశ్చ భుక్త్వా తథా పదం పరమం యాంతి తే చ ఇమారుచః సర్వకామార్థదాశ్చ యే తే పఠంత్యమలా యాంతి మోక్షం. పది ఇతి పంచమోపనిషత్. 5.2 ఫలశ్రుతి. గదా అరి శంఖ అబ్జధరం భవారిం గదా చక్రము శంఖము కమలము ధరించినవాడిని భవమునకు శత్రువుని భవహరుడిని. సయోధ్యాయత్ మోక్షం ఆప్నోతి సర్వః అటువంటి విష్ణురూపుడైన రాముని ఎవరు ధ్యానించెదరో వారందరూ మోక్షము పొందెదరు. విశ్వవ్యాపీ రాఘవో యః తదానీం అంతర్దధే శంఖచక్రే గదా అబ్జే ధృత్వా విశ్వవ్యాపీయైన రాఘవుడు అప్పుడు శంఖచక్రములను గద కమలములను తన స్వాభావిక విష్ణు రూపమును ధరించి రమా సహిత సానుజః చ సపత్తనః సానుగః సర్వలోకీ రమా సహితుడే అనుజులతో సహా మయ్యు పురవాసులతో పరిజనులతో సమస్త ప్రజానికముతో పరంధామము చేరెను. తద్భక్తా యే లబ్ధకామం చ భుక్త్వా తథా పదం పరమం యాంతితే చ ఆ రాముని భక్తులు ధర్మయుతమైన అర్థకామములను అనుభవించి అదే విధముగా పరమపదమును వారు పొందెదరు. ఇమరుచః సర్వకామార్థదాః చయేతే పఠంతి అమలయాంతి మోక్షం. సర్వ అర్థకామములను ఇచ్చునది అయిన ఈ రొక్కులను ఎవరు పఠించెదరో వారు పరిశుద్ధులై మోక్షమును చేరుదురు. ఇది పంచమ అధ్యాయః. ఇది పంచమ అధ్యాయము. చిన్మయేస్మిన్ త్రయోదశ స్వభూర్జ్యోతిస్తిస్ర సీతారామావేక జీవవాచి షట్షష్ట్యః భూతాదికమేకాదశ పంచఖండేషు త్రినవత్యః. ఇది శ్రీరామపూర్వతాపిని ఉపనిషత్ సమాప్త. 5.3 ఈ ఉపనిషత్తు నిశ్చయ మంత్రము. చిన్మయే అస్మిన్ సహ త్రయోదశ స్వభోహ జ్యోతిః తిస్రః సీతారామావ ఏకా చిన్మయులు వీరియందే త్రయోదశ. 13 కరణములు. 5 బాహ్యేంద్రియములు. 5 అంతరేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము కలవారు. స్వయంభువులు త్రయాగ్ని స్వరూపులు. గార్హపత్యము పిత దక్షిణాగ్ని మాత ఆహవనీయము గురువు అయిన రక్షించువారైన సీతారాములు ఏకము ఒక్కరే. జీవవచి షట్షష్ట్యః భూతాదికం ఏకాదశ పంచఖండేషు త్రినవతః వారే 66 జీవవాచక రూపములు వారే 11 భూతాదిక రూపములు 5 ఖండములందు 93 రూపములు కలిగిన జగత్ స్వరూపము. నోట్ సాంఖ్య శాస్త్రములో జగత్ ప్రకృతి తత్వమును విచారణ అనాలిసిస్ కొరకు అనేక సంఖ్యలతో సంగ్రహించబడినది. ఇతి శ్రీరామ పూర్వతాపిని ఉపనిషత్ సమాప్త. రామపూర్వతాపిని ఉపనిషత్తు సమాప్తము. రామపూర్వతాపిని ఉపనిషత్ సారాంశ పుష్పం. అభిరామము చేత ప్రతి జీవుని మనస్సును రంజింపచేయుటచేత భూవియందు రామాను నామముతో ఖ్యాతి పొందినవాడు శ్రీరాముడు. తన చరిత్ర ప్యూరిటీ ఇన్ క్యారెక్టర్ చేత ధర్మ మార్గం తన నామము చేత జ్ఞాన మార్గం చూపినందున అట్లే తనపై ధ్యానము చేత వైరాగ్యమును తన యొక్క పూజనము చేత ఐశ్వర్యము ఆ విధముగా ఇచ్చుటచే రాముడు అని భూవియందు ఖ్యాతి చెందెను అని తత్వవేత్తలు చెప్పుదురు. అనంతమైన నిత్య ఆనందమైన చిత్ ఆత్మ యందు యోగులు రమించుటచేత ఈ రామానుపదముతోనే పరబ్రహ్మ ప్రకటింపబడుచున్నాడు. పరబ్రహ్మ చిన్మయుడు అద్వితీయుడు నిష్కలుడు అశరీరి అయున్నాడు. ఉపాసకుల కార్యార్థమై బ్రహ్మమునకు రామునిగా రూపము కల్పింపబడెను. ఆ రూపస్థానమున దేవతలకు పురుష స్త్రీ అంగ అస్త్రాదులు కల్పింపబడెను. బ్రహ్మాది దేవతలకు వాచకము ఈ రామమంత్రము. ఇది తగినట్లుగా అర్థమును అన్వయము చేసినచో సంజ్ఞికము గాయత్రి మంత్రము అగును. మంత్ర అర్థములు బాగుగా తెలిసిన గురువు దగ్గర దీక్ష పొంది జపించవలెను. ఏ విధముగా వట బీజమునందు ప్రాకృతమైన మహావృక్షము స్థితి కలిగియున్నదో అదే విధముగా రామ బీజమునందు ఈ చర అచర జగత్తు అంతా స్థితి కలిగియున్నది. సత్వరూపముగా చల్లని కిరణములు కలిగిన చంద్రుని వలె ఉన్న రాముడు సీతతో కలిసి అగ్ని సోమాత్మకమయ జగత్తుగా ప్రకటితమైనాడు. జగత్తుకు ప్రాణము మరియు ఆత్మస్వరూపుడు అయి ఉన్న రామునకు నమస్కరించి గుణాతీతుడైన రామునితో ఐక్యభావనతో నేనే రాముడిని అని సత్సంకల్పం చేయవలెను. నమో రామాయ గాను ఈ మంత్రము వాచకము రాముడు వాచ్యము. వీటి వాచక వాచ్య సంయోగముచే సాధకులకు అన్ని ఫలములు లభించును సంశయములేదు. సీత అపహరణ నుండి సీతారామ పట్టాభిషేకము వరకు పేర్కొనబడినది. పట్టాభిషేక సమయమున రాముని చుట్టూ ప్రక్కల లక్ష్మణ భరత శత్రుఘ్నులు మరియు హనుమంతుడు సుగ్రీవుడు మొదలగు వానరులు మరియు వశిష్ఠుడు వామదేవుడు మొదలగు ఋషులతో పాటు దేవతలు ఉన్నట్లు భావించి అదే విధముగా రాముని యంత్రము వర్ణించబడినది. 47-47 బీజవర్ణములతో సంయుతమైన రామమంత్రము చెప్పబడినది. ఓం నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్న విశదాయ మధుర ప్రసన్న వదనాయ మిత తేజసే బలాయ రామాయ విష్ణవే నమః. ఓం రామ పూర్వ తాపిని ఉపనిషత్ సమాప్తము.